3:9 ఏకవీరాది సంసేవ్య 1 సం ధా ఏకవీరాది సంసేవ్య ఏకః అనితర సాధారణః వీరః పురశ్చర్యాదిన కృతమంత్రదేవత సాక్షాత్కారలబ్ధ పురుషార్థః పుమాన్ విజయప్రాప్తాభ్యుదయ శాలి రాజరాజ నిష్ఠ ధైర్య గాంభీర్యాది గుణవ తేదిన తత్తదేవతోపాసకాః పురుషాః వీరా ఇత్యుచ్యంతే యాసాం శక్తీనామాదయో యేషాం ప్రాణికోటీనాం తా ఏకవీరాదయః తాసాం కథం భయః సంసేవ్య సంసేవితుం యోగ్యా యదా ఈశ్వరీ భక్తా నను గృష్ణతి సగుణ విగ్రహుతి స్యాత్ తదా అనేక పరివార దేవత పరిసేవిత మంత్రదేవత మంత్రదేవత స్వేనోపాసనీయే త్యర్థః అథవా ఏకవీరా రేణుక తదాదయ శక్తేః శ్యామలా ప్రభృతయ తాభిస్తత్కాల ప్రపంచే స్వస్వపీఠే స్థితాః సత్యః ఉపాసకానాం అభీష్టవర ప్రదాత్రియో దృశ్యంటే 1 ఆస్యాః పరిసెనకత్వేన స్వయమభీష్టవర కామ్మా ఇత్యస్యాః ప్రకృతాయ మహిమాతిశయోక్తి ఓం ఏకవీరాది సంసేవ్యాయై నమః ఆం వి అనితర సాధారణుడైన సాధారణముగ లభించని వీరుడు మంత్రపురశ్చర్యాదుల దులచేత మంత్రాధిష్టాన 112 లలితా త్రిశతి భాష్య 113 దేవతా సాక్షాత్కారము వలన పురుషార్థమును సాధించిన పురుషుడు విజయప్రాప్తి చేత అభ్యుదయ శాలి అయినవాడు రాజాధిరాజుల ఎందుండెడి ధైర్య గాంభీర్యాది గుణములు గలవార్గుట చేత తత్తదేనతోపాసకులైన పురుషులు వీరశబ్దవాచిలగుదురు ప్రాణికోటి యొక్క నానాశక్తులలో ఆద్యశక్తులైన ఏకవీరాది శక్తిగణము చేత సేవింపదగనదిగాన పరాభట్టారిక ఏకవీరాది సంసేవ్యాయను నామముచే సంకీర్తింపబడుచున్నది పరమేశ్వరి సగుణ విగ్రహవతియే భక్తులననుగ్రహించినప్పుడు ఆమె అనేక పరివార దేవతా పరిసేవిత అయిన మంత్రాధిష్టాన దేవతగా నుపాసనీయు శరాలని భావము అథవా ఏకవీరాయనగా రేణుకాదేవి తదాది శక్తులైన శ్యామలాది ప్రముఖ శక్తులు ఉపాసనా సమయమున ఆ శక్తుల చేత శ్రీచక్రస్థితములైన ఆదు పీఠము లందుండి సేవింపబడుచు ఉపాసకుల మనోరథముల నీడేచ్చు వారుగా గన్పట్టుచున్నారు. ఆయా శక్తులు ప్రధానశయైన శ్రీరాజరాజేశ్వరిని సేవించుచు తత్పరమేశ్వరి రివలన వరములను బడయిచుందురు. తత్పర భట్టారిక పూజాపరాయణులకు ఆ శక్తులు తాము ప్రసాదించదగు ఫలముల నొసంగుచుందురు. కావున పరాభట్టారిక మహిమాతిశయము నేమని వర్ణింతుము. పరమేశ్వరి వాచామగోచరయ్యని భానము. శంకర 12-15 వరకు శంకర గ్రంథ రత్నావళి విసే ఈ నామమున వీరశబ్దము ప్రయుక్తమైనది. వీరభానమనగా మంచి ఉత్సాహముతో ధైర్య గాంభీర్యాది గుణ సంపదతో దేవినుపాసించుటయ్యని భావము. అహమహ ప్రళయం కృత్వా ఇదమహ ప్రతియోగనః పరాక్రమపరో భుంక్తే స్వాత్మానమశివాపహం. ఇదం శబ్దార్థమైన ప్రపంచమునకు ప్రతియోగేగు అహమును లయింపజేసి పరాక్రమపరుడై పరా అమాయ ఆ మాయ నతికమించి పరుడైనవాడు అమంగళములను దుఃఖాదిబంధములను దూరాపాస్తామొనర్చునట్టి స్వస్వరూపమైన ఆత్మానుభవము ననుభవించువాడు వీరుడనబడును.